యస్మై స్వాహా త్రిభ్యః స్వాహా పంచభ్యః స్వాహా సప్తభ్యః స్వాహా నవభ్యః స్వాహా ఏకాదశభ్యః స్వాహా త్రయోదశభ్యః స్వాహా పంచదశభ్యః స్వాహా సప్తదశభ్యః స్వాహైకాన్నవిగుంశత్యై స్వాహా నవవిగుంశత్యై స్వాహైకాన్నచత్వారివిగుంశతే స్వాహైకాన్నషష్ట్యై స్వాహా నవషట్యై స్వాహైకాన్నాశే స్వాహానవాజే స్వాహైకాన్న సదాయ స్వాహా సదాయ స్వాహా సర్వస్మై స్వాహా స్వాభ్యాగ స్వాహా చతుర్భ్య స్వాహా షడ్భ్య స్వాహా అష్టాభ్య స్వాహా దశభ్య స్వాహా ద్వాదశభ్య స్వాహా చతుర్దశభ్య స్వాహా షోడశభ్య స్వాహా అష్టాదశభ్య స్వాహా విగుంశత్యే స్వాహా అష్టానవత్యే స్వాహా సదాయ స్వాహా సర్వస్మై స్వాహా త్రిభ్య స్వాహా పంచభ్య స్వాహా సప్తభ్య స్వాహా నవభ్య స్వాహేకాదశభ్య స్వాహా త్రయోదశభ్య స్వాహా పంచదశభ్య స్వాహా సప్తదశభ్య స్వాహేకాన్నవిగుంశత్యే స్వాహా నవవిగుంశత్యే స్వాహైకాన్నచత్వారిగుంశతే స్వాహా నవచత్వారిగుంశతే స్వాహైకాన్నషట్యే స్వాహా నవషట్యే స్వాహైకాన్నాశేత్యే స్వాహా నవాశేత్యే స్వాహైకా అన్న సదాయ స్వాహా సదాయ స్వాహా సర్వస్మై స్వాహా చతుర్భ్య స్వాహా అష్టాభ్య స్వాహా ద్వాదశభ్య స్వాహా షోడశభ్య స్వాహా విగుంశత్యై స్వాహా షణ్ణవత్యై స్వాహా సదాయ స్వాహా సర్వస్మై స్వాహా పంచభ్య స్వాహా దశభ్య స్వాహా పంచదశభ్య స్వాహా విగుంశత్యై స్వాహా పంచనవత్యై స్వాహా సదాయ స్వాహా సర్వస్మై స్వాహా దశభ్య స్వాహా విగుంశత్యై స్వాహా త్రిగుంశదే స్వాహా చత్వారిగుంశదే స్వాహా పంచాశదే స్వాహా షట్యై స్వాహా సప్తత్యై స్వాహా శీత్యై స్వాహా నవత్యై స్వాహా సదాయ స్వాహా సర్వస్మై స్వాహా విగుంశత్యై స్వాహా చత్వారిగుంశదే స్వాహా షట్యై స్వాహా శీత్యై స్వాహా సదాయ స్వాహా సర్వస్మై స్వాహా పంచాశదే స్వాహా శదాయ స్వాహా ద్వాభ్యాగుంశదాభ్యాగ స్వాహా త్రిభ్యశదేభ్య స్వాహా చతుర్భ్య శదేభ్య స్వాహా పంచభ్య శదేభ్య స్వాహా షడ్భ్య శదేభ్య స్వాహా సప్తభ్య శదేభ్య స్వాహా అష్టాభ్య శదేభ్య స్వాహా నవభ్య శదేభ్య స్వాహా సహస్రాయ స్వాహా సర్వస్మై స్వాహా శతాయ స్వాహా సహస్రాయ స్వాహా విదాయ స్వాహా నిదాయ స్వాహా ప్రేదాయ స్వాహా అద్భుతాయ స్వాహా అన్యర్భుతాయ స్వాహా సముద్రాయ స్వాహా మధ్యాయ స్వాహాంతాయ స్వాహా పరార్ధాయ స్వాహోదయ స్వాహా వ్యక్తే స్వాహోదయ స్వాహోదయ స్వాహోదాయ స్వాహా సువర్గాయ స్వాహా లోకాయ స్వాహా సర్వస్మై స్వాహా ప్రజమం వాజేతేన యంతి యద్దశమమః పాపా వహీయం వాగేతేన భవంతి యద్దశమమహర్యో వై ప్రజమయ్యదామపశేణ ప్రతిపద్యతే గస్థానగుహంతి గోభ్రేషణ్యేత సహీయతే సగో వై చ సమేహన్న విభాగ్యముపహన్యతే సహీయతే తస్మై ఉపహదాయ వ్యాహతమేవాన్భారభ్య సమశ్రుతే సగో వ్యాహ సహీయతే తస్మాత్ దశమేహన్న విభాగ్యముపహదాయ నవ్యచ్చమథో కల్వాహుయే యజ్ఞస్య వై సమర్థేన దేవాస్వర్గం లోకమాయన యజ్ఞస్య వ్యర్థేనాసురాన్ పరాభావయన్నితి యత్ ఖలు వై యజ్ఞస్య సమర్థం తద్యజమానస్య యత్ వృద్ధం తద్భ్రాతుర్యస్యో వై దశమేహన్న విభాగ్యముపహన్యదేశేవాసేగే భాష్యాసేక వస్తుస్తే విభ్రోజర్గజితత్తన విందేగంద్రపదనాద్విచ్చిచిదత్తన విందేగ గృహవదినాద్విచ్చంతద్విచ్చమేవా సమాగే తత్సత్పరా ఋగ్భిస్తువంతేయం వై సర్పదోరాజ్ఞేయద్వాస్యాంకించార్చంతి యదా నృజస్తే నేదగు సర్పరాజ్ఞేదేవగించ వాచాభ్యోత్తిష్టామేతాభిర్మనసాస్తవదేన వాయుమామస్వరసో నాశ్వతరేణ సద్య పర్యాప్తమర్హతి మనోవాణి వాయుం సద్య పర్యాప్తమర్హతి మనః పరిభవతు మనః బ్రహ్మ వదంతి పరిమితావారి పరిమితాని పరిమితాని బ్రహ్మతత్ప్రతిగణాజక్షేతప్రతిగణ బ్రహ్మవాదినా వదంతి ప్రశమేనాన్నత్మిజామానో వృంతయ్యేది ప్రాణానందాకాశోర్ణిం పంచమేనేది పంచాక్షరాంజిషేణేది సప్తమదాగుమేనేష్టాక్షరాంగాయత్రేమిమేనే ఏషవాప్తోద్వాదశాహోత్రయోదశాత్రస్వారయ్యేదశ్వాగణీయోదయనీయత్రిరాత్రమే ప్రాణో వే ప్రథమోదిరాత్రీయ ప్రాణపానో దానేష్ ప్రతిష్టంది సర్వాయుర్యంది ఏం విద్వాంసత్రయోదశరాత్రమాసతేదాహుర్వాగ్వాగ ద్వాదశాహస్తాన్విచ్ఛందరియన్మధ్యేదిరాత్రం గురుగురుపదాసుగాగృహవదేర్వాక్చాదువరిష్టాచ్ఛందోమానాం మహాభృతం కుర్వన్ని సంతతామేవాజవరంధరేణు పదాసుగాగృహవదేర్వాగ్భవతి పశవో వైషందోమా అన్నం మహాభృతం యజువరిష్టాచ్ఛందోమానాం మహాభృతం కుర్వంతి పశుషు దైవాన్నాద్య ప్రతిష్టంతి ఆదిత్య అకామయంతోభయోర్లోకయోరుద్ధమేషాత్రమశ్యంతమాహరంతేనాగిరంధ్రమస్మైకశ్చాస్మైకశ్చయం విద్వాగంసశ్చతుర్దశరాత్రమాసభయోరేవోకయోరుద్ధమస్మైకశ్చాస్మైకశ్చతుర్దశరాత్రభవతి సప్తగ్రాన్నోషయ సప్తారణ్యాభయేరామవరుద్ధేయత్పరాదీనాని వృష్టాని పరిగృహేత్యై ప్రజాపతిస్సు వర్గం లోకమేత్తం దేవాన్వాయంతానాదిత్యాశ్చ పశవశ్చాన్వాయంతే దేవాబ్రహ్మణ్యాన్ పశోనుపాదే విష్పతగిభ్యగేతచ్చతుర్దశరాత్రం ప్రత్యోహంతాదిత్యా పృష్ఠేసు వర్గం లోకమారోహంత్రాద్యామస్మిల్లోకే పశోన్ ప్రత్యోహన్ పృష్ఠేరాదిత్యామస్మిల్లోక ఆర్భవంతఃమస్మిల్లోకే పశవోగేవం విద్వాగుంసశ్చతుర్దశరా ప్రమాసోకయోరుద్ధవంతస్మిన్ శ్చామస్మిన్ శ్చ వృత్తైరేవామస్మిన్ లోకే జోజర్గౌరాయుధిర్గ్రహోపజీయం వారజోజరం దరిక్షణోరసావాజరిమానేవ లోకానభ్యాలోహంతిగతన్యన ప్రష్ఠాని సర్వివిధక్యస్యాన్ మధ్య పృష్ఠాని భవంతి సర్వసత్తాయో జోవే వీర్యం పృష్ఠాన్యోజగేవ వీర్యం మధ్యదవసతే బృహత్సంతరాభ్యా ేవ ప్రతిష్టంతేవర్గంలోకమభ్యాలోహంతిపరాజీనాని పృష్టాన్యుపయంతి ప్రత్యంత్రిత్యా ఉభయోర్లోకయోర్భోత్తిష్టంతిషేతాస్తాసాక్షరా విరాడన్నం విరాజేవాన్నాద్యమవరుంధరేవాతిష్టంతిభవరే ఇంద్రో వై స్వయం దేవతాభిరాజేత్సరం వ్యాపతమగచ్చత్ స ప్రజాపతిపాధామస్మాగేతం పంచదశరాత్రం ప్రాయచ్చత్తమాహరత్తేనాగిరితోమగచ్చత్యేవం విద్వాగుంసః పంచదశరాత్రమాసతే వ్యాపతమేవ పాత్మనాభ్యాదుర్వేణ గచ్చన్ నిర్జోజర్గౌరాజుర్జిత్యోజరం దక్షం గౌరసామాజురే స్వేమలోకేశ ప్రతిష్ట ఛందరత్రం వాయేదత్యచ్ఛందో మై యచ్ఛందో మా భవంతి తేన సత్వం దేవత ఏవ పృథ్వైరవరుంధదే ఛందో వైరోజో వైవేద్యం పృష్ఠాది పశవశ్చందో మా ఓజస్సేవ వీర్యే భజన ప్రయతిష్టంది పంచదశ రాత్రో భవతి పంచదశో వజ్రో వజ్రమేవ భ్రాతుర్యేభ్య ప్రహరంది రాత్రావమితో భవత ఇంద్రియస్య పరిగృహేత్యై ఇంద్రో వేషిశివా ప్రతిష్ఠిత్సురేభ్యోభేత్స ప్రజాపతిపాధాస్మాయేదం పంచదశ రాత్రం వజ్రం ప్రాగచ్చత్తేనాశురాన్వరాభావ్యమిశ్రియమగచ్చద్యుగ్రామాత్మానందరహత పంచదశరాత్రేణోజమణమింద్రియం వేయమాత్మన్నసత్రయం విద్వాగుణ పంచదశ రాత్రమాసురేభ్యాతుర్యానేవ పరాభావ్యమిశ్రియంగచ్చద్యుగ్రామానంద హంతే పంచదశ రాత్రేణోజోబలమింద్రియం వీర్యమాత్మందశలేదాయేవమధర్వ్యా పంచదశమార్ధమాసస్తరాత్రయోర్ధమాసస్ సంవత్సరాత్రేసంవత్సరం పశవోన ప్రజాయంతే తస్మాత్మధర్వ్యా ఏదా ఏవ సువర్గ్యా పంచదశమార్ధమాసస్తరాత్రయోర్ధమాసస్ సంవత్సరాప్యదే సంవత్సర సువర్గో లోకస్తస్మాత్ సువర్గ్యాజ్ఞోయర్గౌరాయ ోహంతి పృష్టాని సర్వీమృగస్యాన్ మధ్యే పృష్టాని భవంతి సమిప ధత్తాగౌజో వై వీర్యం పృష్టాన్యోజగేవ వీర్యం మధ్యదో దశతే బృహత్ర సుందరాభ్యాయం వామసుందరమసో బృహదాభ్యామేవయంతి సో అనయోరేవ ప్రతిష్ఠంతే దేవీ యజ్ఞాయనే శ్రీరాభ్యామేవ సువర్గం లోకయ్యంతి పరాంచో వాజేతే సువర్గం లోకమభ్యారోహంతి గే పరాజీనాన్ని పృష్టాన్యపయంతి ప్రత్యంత్రహో భవతి ప్రత్యమరోభ్యాసో ప్రతిష్ఠిత్యాభయోర్లోకయోర్ధో తిష్ఠంతి పంచదశైతాస్తాసాంగ్యాదశదశాక్షరా విరానందం విరాజ్యాజైవాధ్యమవరుంధతే యా పంచ పంచదిశో దిక్ష్వేవ ప్రతిష్ఠంతి నిరాత్రావమితో భవత ఇంద్రియస్య వీర్యస్య ప్రజాదే పశూనా పరిగృహేత్యై ప్రజాపతిర్గామయతాన్నాదశ్యామృతం సప్తదశ రాత్రమశక్తమాహరక్తేనాయజతో వై సోమ్నాదాయవర్తకేవం విద్వాంసః సప్తదశ రాత్రమాసదేన్నాదాగేవ భవంతి పంచాహో భవతి పంచమాసవః సంవత్సరదుష్మేవదం వత్సరే ప్రతిష్ఠంతి సో పంచాహరక్తరామంజ్యపాంతో యజ్ఞో యజ్ఞమేవారుంధతే తత్రం వాజేతద్గజఛందో వై యచ్ఛందో మా భవంతి నేన సత్తం దేవ పృష్టైరవరుంధదే పశూఛందో వై రోజో వై వీర్యం పృష్టాది పశవశ్చందో మా ఓజస్సేవ వీర్యే పశుశ ప్రతిష్ఠంతి సప్తదశ రాత్రో భవతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతే రాత్రాది రాత్రారభితో భవతోన్నాద్యస్య పరిగృహీత్యై సా విరా విక్రమ్యాతిష్టత్ బ్రహ్మణా దేవేష్ దేవాగామయంతో భయగం సంవృంజేవ హి బ్రహ్మజాన్నేతాగం సరిగం రాత్రేరపశ్యంతతో వైరభయం సమృంజర బ్రహ్మజాన్నం చ బ్రహ్మవత్సినోన్నారాభువనిం విద్వాగుంసేతా ఆసురభయమేవ సంవృంజర బ్రహ్మజాన్నం చ బ్రహ్మవత్సినోన్నాభవంతి ద్వేవాయేతే విరాజోదయో దేవనా ప్రతిష్టంది విగుంశో వై పురుషోదశహస్త్యాంగులయోదశపద్యాఘావానే పురుషస్తమాప్తిష్టంది జ్యోజర్గౌరాజిత్యః భవంతీయం వావజ్యోజరంతరిక్షం గౌరసావాజయమానేవ లోకానభ్యారోహంతి పూర్వంత్యః భవంతి పూర్వమేవ సుభగ్నం లోకమభ్యారోహంతి గతన్యః పృష్టాని స్థూర్విభిషగ్గస్యాన్ మధ్యే పృష్టాని భవంతి సమగసత్తాయోజో వై వీర్యం పృష్టాన్యోజయేవ వీర్యం మధ్యతో దశతే బృహత్ర సుందరాభ్యాయంతీయం వావరసంతరమో బృహదాభ్యామేవ యంతసో అనయో దేవ ప్రతిష్ఠంతే దేవై యజ్ఞస్యాయనే సులేదాభ్యామేవ సువర్గం లోకయ్యంతి పరాహం చోవాయే సువర్గం లోకమభ్యాలోహంతి రాజేనాని పృష్టాన్యపయంతి ప్రత్యంత్రహో భవతి ప్రత్యవరో ప్రతిష్ఠిత్యాభయోర్లోకయోర్భోత్తిష్ఠంతి రాత్రా భవతో బ్రహ్మవర్చన స్యాన్నాద్యస్య పరిగృహేత్యై అసావాదిత్యోస్మిల్లోకాదేత్తం దేవా పృష్టేష్పరిత్యసువర్గం లోకమగమయద్వరే నమస్తాత్పర్యగృహ్ణంతి వాగేత్రేణ సువర్గే లోకే ప్రత్యస్థాపయన్ పరే పరస్తాత్పర్యగృహ్ణం పృష్ఠేరుపావారోహన్ స వా అసావాదిత్యాష్మిల్లోకే హరేర్భయద పరిగృహేతో పృష్టాని భవంతి సువర్గమేవతేకయమానాయంతి పరే నమస్తాత్పరిగృహ్ణంతి వాగేత్రేణ సువర్గే లోకే ప్రతిష్టంతి పరే పరస్తాత్పరిగృహ్ణంతి పృష్ఠేరుపావరోహంతి యత్పరే పరస్తాన్నస్య పరాంజస్సు వర్గాన్ లోకాన్ నిష్పద్యేర్ణే నమస్తాన్నస్య ప్రజాయుద్ధే గురుభిజో దివాగేత్యం పరస్తామాన భవంతి సువర్గేవేనాన్ లోకమభేద పరిగృహ్ణంతి యజమానా వై దివాగేత్యం సంవత్సర పరస్తామానాభిజో దివాగేత్యం పరస్తామాన భవంతి సంవత్సరగేవ భయద ప్రతిష్ఠంతి పిఠం వై దివాగేత్యం పాశ్చే పరస్తామానాభిజో దివాగేత్యం పరస్తామాన భవంతి తస్మాదభిజః పృష్టం పార్శ్వే భూయిష్ఠాగ్రహాగ్రిక్యంతే భూయిష్ఠగుంశ్రేయ్యస్తిపురన్మధ్యదోగ్రంథిగ్రంథ విశ్రగుంసాయ సప్తరిక్యంతే సప్తవేదీర్షణ్యా ప్రాణా ప్రాణానేవ యజమానేషు సహరీగతాచీనాని పృష్టాని భవంతమేవ దేయం లోకమభ్యారోహంతి యజమల్లోకం న ప్రత్యవరోహే యజుద్వాపాద్వేషుర్యజమానా ప్రమావీయేర్ణయత్పదేజేనాని పృష్టాని భవంతీమేవ దేయం లోకం ప్రత్యవరోహంతి సో అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠంతరున్వాదాయేంద్రో వా ప్రతిష్ఠిత ప్రజాపతిపాదాస్పాగేతమేకమిగుంశిరాత్రం ప్రాగచ్చత్తమాహరత్తేనాయతత్రోవేశప్రత్యతిష్ఠంతేనుభుయాజున ప్రతిష్ఠితాస్తుస్తకేకవిరాత్రవాదేనంద్వారసమాసా పంచత్రవస్తమే లోకాసావాదిత్రయేకవిరుంశేదారంద్రోవేదేవలోకాశ్చేష్పేవసా పూర్వం ప్రతిష్ఠంత్యసావాదిత్యోనవ్యరోచన ప్రజాపతిపాధాస్మాయేతమేకవిరుంశిరాత్రం అర్వాణ్య సంక్రామత్వపుష్పాతివామభిషేనాయ పురోహిత గర్దేవర్గర్వేణం గృత్వాష్కంధం తస్మిహీయతాన్యోస్మాన్వేష్టి శరీరం యజ్ఞసమలంకృతం తస్మిన్స్మాన్వేష్టి యజ్ఞయజ్ఞస్తేన సంక్రామమామభి బ్రాహ్మణాని త్రియో దేవాన్ యజ్ఞస్వసాదేశమాహమాహుమే ఇష్టేణ భక్తముపదేహుమే సమాహం సంతే వృంజేతు పితరం సంప్రజాం పశూన్ ప్రేషాంసాధేనాశారామాభాగాశ్రుతం ప్రత్యాశ్రుతమాశనామితే ప్రయాజానోయాజాన్విష్టకృతమిడామాశుషావృందే శుభ అగ్నిలేంద్రేణ సోమేణ సరస్వత్యా విష్ణునా దేవతాభిః యాజ్యానువాక్యాభ్యాముపదేహువేదవాహ్యజ్ఞమాదతే బృహత్కృతం సుతం శస్త్రం ప్రతిగ్రహంగ్రహమిడామాశుషావృందే శుభ ేంద్రానుపదేహువేషమాహమగ్నిముఖాన్ సోమవతోగే చ విశ్వే భూతం భవ్యం భవిష్యత్ ప్రజాహానమరిక్షామయ్యవృక్షాహానమోగాయత్రేష్టవ్యగదేవృక్షాహానమప్రసవ్యంతరిక్షంజవృక్షాహానమాగ్నిర్వాగస్తోర్యవృక్షాహానమప్రాణోర్యాణోపానో ఆమేఘ్రాభవంతామహామాయజ్ఞాపిశతమేర్యావాన్ ఆపో దేవేర్యజ్ఞామాభిషందు సహస్రస్య మా భూమా మా ప్రహాదీర్ ఆమేఘ్రాభవత్వామనోరుక్షేమాభిషదాగం సమీచే ఆదిత్యా రుద్రావసవో మే సరస్యా సహస్రస్య మా భూమా మా ప్రహాసీర్ ఆమాగ్నిక్రమోభిషదోక్షాదిరాత్రో మాభిషత్వాభిషర్వర ఇదో అన్యయా వాసుకుతా విశంతు సహస్రస్య మా భూమా మా ప్రహాసీత్ అగ్నిలాతమోన్నభవద్వాచా బ్రహ్మమణినా రూపాణీంద్రేణ దేవానువాదేన ప్రాణాన్ సూర్యేణ ద్యాన్ చంద్రమసా నక్షత్రాది గమేణ పృథేంద్రాజ్ఞా మనుష్యాదేగాదగరేణ సర్పాణ్యాఘ్రేణ్యాన్ పదోచ్చేణ వరత్రిణాష్ణాస్వాణ గాభస్తేనాజాగ్రోధేన వనస్పతిర్దంబరేణోర్జంగాయత్రిస్తోమాన్ బ్రాహ్మణేన వాచం స్వాహాధిమాధీతాయ స్వాహా స్వాహాధీతం మనసే స్వాహా స్వాహా వన ప్రజాపతయే స్వాహాకాయ స్వాహా కస్మై స్వాహావతమస్మై స్వాహాదిత్యే స్వాహాదిత్యే మక్యై స్వాహాదిత్యే తమృకాయే స్వాహా సరస్వత్యే స్వాహా సరస్వత్యే బృహత్యే స్వాహా సరస్వత్యే పావకాయే స్వాహా పూష్ణే స్వాహా పూష్ణే ప్రవచ్చాయ స్వాహా పూష్ణే నర్ధిరాయ స్వాహా తుష్ట్రే స్వాహాత్తుష్ట్రే సురేవాయ స్వాహాత్తుష్ట్రే పురూపాయ స్వాహా విష్ణవే స్వాహా విష్ణవేణ భూయమాయ స్వాహా విష్ణవేణ భూయమాయ స్వాహా సర్వస్మై స్వాహా దర్భ్య స్వాహా హలోభ్యాగ స్వాహోష్ఠాభ్యాగ స్వాహా ముఖాయ స్వాహా నాదికాభ్యాగ స్వాహాక్షేభ్యాగ స్వాహా కర్ణాభ్యాగ స్వాహా వారయక్షమో వార్యేభ్య పక్షభ్య స్వాహా వారయక్షమ పార్యేభ్య పక్షభ్య స్వాహేత్నే స్వాహాభ్యోభ్యాగ స్వాహా రాటాయ స్వాహా మూర్ధ్నే స్వాహా మస్తిష్కాయ స్వాహా కేశేభ్య స్వాహా మహాయ స్వాహా గేవాభ్య స్వాహా కంధేభ్య స్వాహా కేకలాభ్య స్వాహా పృష్టేభ్య స్వాహా వాయస్యాయ స్వాహా వార్ష్మాభ్యాగ స్వాహా గుంసాభ్యాగ స్వాహా దోషభ్యాగ స్వాహా బాహుభ్యాగ స్వాహా లింగాభ్యాగ స్వాహా శ్రోణేభ్యాగ స్వాహోరుభ్యాగ స్వాహా అష్టేవద్భ్యాగ స్వాహా లింగాభ్యాగ స్వాహా భరదే స్వాహా శిఖండేభ్య స్వాహా వారధా య స్వాహాభ్యాగ స్వాహా శేవాయ స్వాహాయ స్వాహా ప్రజాభ్య స్వాహా ప్రజనాయ స్వాహాభ్య స్వాహా శభేభ్య స్వాహా లోమభ్య స్వాహా ప్రజయ స్వాహా లోకితాయ స్వాహా మాగంసాయ స్వాహా స్నామభ్య స్వాహా స్తభ్య స్వాహా మజ్జభ్య స్వాహాంగేభ్య స్వాహాత్మనే స్వాహా సర్వస్మై స్వాహా అంజేతాయ స్వాహా అంజక్షాయ స్వాహా శ్రీపదే స్వాహా శ్రీకృతే స్వాహా శ్రీరంధ్రాయ స్వాహా శ్రీపృష్ఠాయ స్వాహా శిత్యగుంధాయ స్వాహా పుష్పకర్ణాయ స్వాహా శిత్యపృష్ఠాయ స్వాహా శ్రీభ్రవే స్వాహా శిభజలే స్వాహా శ్వేతానోగాదాయ స్వాహా అంజనే స్వాహా లలామాయ స్వాహా శ్రీజ్ఞవే స్వాహా కృష్ణయుతాయ స్వాహా లోహితయుతాయ స్వాహా ఋణయుతాయ స్వాహేతాయ స్వాహా గీతసాయ స్వాహా దాదృశాయ స్వాహా సదృశాయ స్వాహా విసదృశాయ స్వాహా సదృశాయ స్వాహా రూపాయ స్వాహా సర్వస్మై స్వాహా కృష్ణాయ స్వాహా శ్వేతాయ స్వాహా విషంగాయ స్వాహా సారంగాయ స్వాహా రుణాయ స్వాహా గౌరాయ స్వాహా బభ్రవే స్వాహా నగుణాయ స్వాహా లోహితాయ స్వాహా శోణాయ స్వాహా శ్యావాయ స్వాహా శ్యావాయ స్వాహా వాగనాయ స్వాహా సురూపాయ స్వాహా అనురూపాయ స్వాహా వినూపాయ స్వాహా స్వరూపాయ స్వాహా ప్రతిరూపాయ స్వాహా సమలాయ స్వాహా కమలాయ స్వాహా పృష్ఠగాయ స్వాహా ప్రతిరక్ష స్వాహర్వస్మై స్వాహా ఓషధేభ్య స్వాహా మూలేభ్య స్వాహా తూలేభ్య స్వాహా కాండేభ్య స్వాహా వర్షేభ్య స్వాహా పుష్పేభ్య స్వాహా ఫలేభ్య స్వాహా గృహీణేభ్య స్వాహా గృహీణేభ్య స్వాహా పన్నేభ్య స్వాహా సజానేభ్య స్వాహా సర్వస్మై స్వాహా వనస్పతిభ్య స్వాహా మూలేభ్య స్వాహా తూలేభ్య స్వాహా స్కంధోభ్య స్వాహా శాఖాభ్య స్వాహా పన్నేభ్య స్వాహా పుష్పేభ్య స్వాహా ఫలేభ్య స్వాహా గృహీరేభ్య స్వాహా గృహీరేభ్య స్వాహా వర్ణేభ్య స్వాహా సజానేభ్య స్వాహా శిష్టాయ స్వాహా దృష్టాయ స్వాహా పరిదృష్టాయ స్వాహా సగంశిష్టాయ స్వాహోచ్ఛిష్టాయ స్వాహా రిక్తాయ స్వాహా రిక్తాయ స్వాహా ప్రరిక్త స్వాహాయ స్వాహోద్రిక్తాయ స్వాహా సర్వస్మై స్వాహా ఓ బృహస్పతిరకామయశ్రమే దేవాధీరంగచ్చరంగేతస్మైశ్వరేవాదాగచ్చరోధాంగం విద్వాగం సచ్చతుర్విగుంశతి రాత్రమాతరేశ్వరేభ్యో మనుష్యాదే గచ్చంది పురోధాగౌరాయ్రహాభవంతీయం వాగౌరసవాయమానేవ్యాలోహంతి విభోర్వంతిభవంతి విభోర్గం లోకమభ్యాలోహంతి సత్రం వాగచ్చందాభవంతి తేన సత్రం దేవదానేవ పృష్టైరవరుంధదే విభోర్ఛందో వైరోజో మే వీర్యం పృష్టాయ వజవశ్చందో వా భోజస్వేవ వీర్యే పుర ప్రతిష్టంతి బృహత్రసుంతరాభ్యాహయ్యంతీయం వాసో బృహదాభ్యామేవయంత అనయోరేవ ప్రతిష్టంతే దేవీయజ్ఞాజనే సుదీతాభ్యామేవ సువర్గం లోకయ్యంతిర్విగుంశతిర్ధమాదాసంవత్సర సంవత్సర సువర్గో లోక సంవత్సరమేవ సువర్గే లోకే ప్రతిష్టంతర్విగుంశత్యక్షరాగాయత్రీ గాయత్రే బ్రహ్మవత్సరం గాయత్రీ బ్రహ్మవత్సరమవరుంధే రాత్రామభితో భవతో బ్రహ్మవత్సరస్య పరిగృహేత్యే యథా వై మనుష్యా దేవం దేవాగ్రహసంతే కామయం తావత్యం పాపారంభమహత్తరేవేంసరం గచ్చేవేదేతర్విగుంశరాత్రమశ్యంతమాహరంతేనాయంతరతో వైదేవత్యం పాపమానం మృత్యుమహత్తరేవేగం సగుంసరమగచ్చేవం విద్వాగం సచ్చతుర్విగుంశరాత్రమాసదేవత్యమే పాపమానమహత్యస్యం గచ్చంది శ్రీర్మనుష్యస్య దైవేదకం సజ్జ్యోతిరతిరాప్రోభవజదువర్గ ే పృష్టవత్సర స్తంభాధార్ధమాధారతవ ప్రవిశ్య దైవేగం సగుంసరమగచ్చన విద్వాగం సచ్చతుర్విగుంశతి రాత్రమాసదే సంవత్సరమే ప్రవిశ్యవత్సరం గచ్చంది త్రయత్రయస్త్రిగుంశావస్థాన్ని త్రయస్త్రయస్త్రిగుంశా పరస్తాత్రయస్త్రిగుంశైరేవోభగతోమత్యం పామహత్య దైవేగం సగుంసరం మధ్యలో గచ్చంది పృష్టాది అన్వంచోమధ్యోర్ధ్వాని పృష్టాని భవంతోర్ధ్వాశ్చందో వా ఉభాభ్యాగం రూపాభ్యాగం సువర్గం లోకయ్యంత సత్రం వారేతందో వా భవంతి తేన సత్రం దేవతాందో వై రోజో వై వీర్యం పృష్టాని పదవశ్చందో వాశు ప్రతిష్టంతి త్రయత్రయస్త్రిగుంశా అవస్థాద్భవంతి త్రయత్రయస్త్రిగుంశా పరస్తాన్మధ్యే పృష్టాన్యో వైత్రయస్త్రిగుంశా ఆత్మా పృష్టాన్యాత్మనేవాణశ్రమణ్యంతేనాత్తే బృహత్సంతరాభ్యాంతీయం వాసో బృహదాభ్యామేవయంత్యసో అనయోరేవ ప్రతిష్టంతే దేవైభ్యశ్చేతాభ్యామేవ సువర్గం లోకయ్యంతి పరాహంచోపా వర్గం లోకమభ్యారోహంతిష్టాంగ్రత్యాక్షయోర్భ్యోత్తిష్ఠంది త్రిమృతోపయంతి స్తోమానాగం సంపత్తి ప్రభవాన జ్యోతిరక్షమాభవత్యగం వాపదక్షయాత్మా దేవతే రక్షయాత్రుర్విగుంశతిర్ధమాదా సంవత్సర సంవత్సరస్సు వర్గో లోక సంవత్సర వర్గే లోకే ప్రతిష్టంత్యక్షరాగాయత్రీ గాయత్రే బ్రహ్మవర్చసం గాయత్రీవ బ్రహ్మవర్చసమవరుంధతి రాత్రామభితో భవత బ్రహ్మవర్చసస్య పరిగృహేత్యే వృక్షావాయమనోమకాశేత్సాగామయతౌషధేభిర్మనస్పతిభిప్రజాయతేతాగతగే ప్రజా పశుభిర్యం వా అక్షుద్ధ్యత్సైత విరాజమపశ్యత్తామాత్మన్ధిత్తాన్నాద్యమవాసౌషధేమనస్పతే ప్రజాం పదోన్తేనావతదేవానం ేవాత్మన్ధిత్వాన్నాధ్యమవరుంధ వర్ధందే ప్రజయా పశుభిర్దేవానం మహిమానం గచ్చంది జ్యోతిరతి రాత్ర భవతి సువర్గస్య లోకస్యానుఖ్యాత్తే పృష్ఠష్టరహో భవతి షడ్వారదవశ్రపృష్ఠాని పృష్ఠేరేవర్తోరోహం వత్సరం దేదం వత్సర ఏవ ప్రతిష్టంది త్రయస్త్రిగుంసాత్రయస్త్రిగుంసోపయంతి యజ్ఞస్సరం దత్యా అథోహ ప్రజాపతిర్వే త్రయస్త్రిగుంస ప్రజాపతిమేవారభంతేత్రనమోభవతి విదిత్యా ఏక విగుంసో భవతి ప్రతిష్ఠిత్యా అథోషమేవాత్మందహరేత్రమలగ్నిష్టమేవతే నిర్దహంతే ేవాందసరే పంచరసేంద్ర స్తోమో భవతేంద్రియమేవారుంధదేవత్యన్నాయ్యాధోన జాయంతరేక విగుంశో భవతి ప్రతిష్టేత్యాధోర్జమేవాందసరేర్విగుంశో భవతి చతుర్విగుంశంవత్సర సంవత్సరస్సు వర్గో సంవత్సర ఏ సువర్గే లోకే ప్రతిష్టంతిషోవాషోవంతో భవంతి ఏం విద్వాగుంసేత ృష్టాన్యుపయంతి సంవత్సర ప్రతిష్టాని దేవతాభ్యాలోహంతి త్రయస్త్రిగుంశాత్రయస్త్రిగుంశోపయంతి త్రయస్త్రిగుంశత్వే దేవతా దేవతా ప్రతిష్టంతి నమో భవతీమే వై లోకాస్తు నవయేష్వేమ లోకేషు ప్రతిష్టంతి ద్వావేగ విగుంశో భవత ప్రతిష్ఠిత్యాసోరుజమేవాత్మందే బహవష్టోషిలో భవంతి స్మాజాసు విరాజైవాన్నాద్యమవరుంధతే భవతోన్నాద్యస్య పరిగృహేత్యై ప్రజాపతిస్సు వర్గం లోకమైత్తం దేవాగేన గేన ఛందసా న ప్రాయుంజతేనాప్నవంతేతాత్రిగుంశతగుణాత్రేణ పశ్యన్ ద్వాత్రిగుంశదక్షరాష్టగారుష్టభ ప్రజాపతిస్వేనైవ ఛందసా ప్రజాపతి మాత్వాభ్యారగ్యతు వర్గం లోకమాజేవం విద్వాగుంసేతా ఆసతే ద్వాత్రిగుంశదేతాత్రిగుంశదక్షరాష్టగారుష్టభ ప్రజాపతిస్వేనైవ ఛందసా ప్రజాపతి మాత్వాశ్రియం గచ్చంది ంగ్యోజర్గౌరాజ్యోతిరంతరిక్షం గౌరసావాయుమానేవ లోకానభ్యాలోహంత విభోర్వంత విభోర్వమేవోహంత బృహత్ర సుందరాభ్యాహంతీయం వాసుందరముగత ేవర్గం లోకయ్యంతి పరాంచోమాజంతి ప్రత్యంగ్రహోపతి ప్రత్యవలోర్భ్యాసాపతిష్టంది ద్వాత్రిగుంసేతాస్తాయాస్త్రిగుంసత్రిగుంసరక్షరాజ ేవేవాగం లోకయ్యంత్రిరాత్రాభిత పరిగృహేత్యై దేవావదేవ సత్రే ద్వాదశాహస్యైవ త్రయస్త్రిగుంసహస్యమేవం విద్వాగుంసత్రయస్త్రిగుంసమాసే సాక్షాదేవ దేవతాభ్యాలోహంతి యథా ఖలు మే శ్రేయానభ్యారూఢ కామయతే తథా కరోతి యద్యమమిధ్యతి పామీయాన్ భవతి యది నామిధ్యతలింజనేవం విద్వాగుంసత్రయస్త్రిగుంసదహమాసరే పాపనాభ్యాతుర్వేనావర్తంతే హద్భాజో వా నేతా దేవా అగ్రాహరన్నహరే కోహసుతా ్రామణీయం ప్రాప్వంతి పంచాహవంతి పంచవాంతిష్టంతిజ్ఞో యజ్ఞమేవాంధతే ప్రేణ్యాశ్వినాని భవంతి ప్రేణిమే లోకాయేష్ లోకేషు ప్రజతిష్టంతి సో ప్రేణి మే యజ్ఞ ేవాంధతే విశ్వజిద్భవత్యన్నావరుద్ధే సర్వృష్టాభిర్దేవాచముపేయమపరాజయ్యాంబాక్ష్యాపరిష్టా ద్వాదశాహముపయంత్యాప్రామేవ వాచముపయంతి తస్మాదుపరిష్టా వాచావదావోమాంతరం వైరసరాత్రేణ ప్రజాపతి ప్రజాశ్రుతయత్నశరాత్రభవతి ేణోత్తరాోడశం విద్వాగుంధస్తయత్రయుంధమాత ప్రజాగతేరిగృహేత్యై ఆదిత్యా అకామయంత సువర్గం లోకమియావేదితే సువర్గం లోకన్న ప్రాజానన్న సువర్గం లోకమాయంత ఏతగం శత్రుగం శత్రాత్రమపశ్యంత వాహరంతే నాయంత తతో వేదే సువర్గం లోకం ప్రాజానన్న సువర్గం లోకమాయదేవం విద్వాగం శత్రుగం శత్రాత్రవాసదే సువర్గమేవ లోకం ప్రజానంది సువర్గం లోకం యంది జ్యోతిరది రాత్రభవతి జ్యోతిరేవ పురస్తాద్దే సువర్గస్థ లోక స్వర్గస్ లోకస్ పరిగృహేత్యై వశిష్ఠో హతపుత్రో కామయత విందేన ప్రజాభిమౌ దాసాన్ భవేగమిశ్చత్తమాహరేనాయోవిందోవిందాసానుభవత్యేవం విద్వాగం సగేకస్మాన్నమంజాసమాసలే విందే ప్రజాభిభ్రాతుర్యాన్ భవన్ నిత్రయస్త్రిపదోష్టం సగ్గశ్యంతిషమంజలసా భవంతి మంజలసో వజ్రవజ్రమేవ భ్రాతుర్వేభ్య ప్రహరం ోడశిమద్దశమహద్భవతి వజ్రదేవ వేర్యంద్రశరిద్వాదశదత్తదశాభవంతన్న యస్యావరుధ్యాసో ప్రైవతేర్జాయంతే పృష్ఠశ్వలహో భవతి పృష్ఠాని పృష్ఠైరేవోనన్వాలాహంతృభిస్సంవత్సరంతేదం వత్సరదేవ ప్రతిష్ఠంతి ద్వాదశైకవిగుంసా భవంతి ప్రతిష్ఠాసోమేవాత్మంధసతే బహవశ్చోడశిరా భవంతి విజిత్తేషడాభవంతిద్వారవరుదస్వే ప్రజదిష్టంజోనాదిరిక్తావాదేతారాత్మజభూనాస్తద్యదేకస్తేన పంచాశతిరిక్తాశ్చద్భూరదేరష్టాయత్వారిగం పరిగృహేత్యై సంవత్సరాయే దృశ్యమానాయేకాష్టకాయ దేక్షేరన్వేషా వై సంవత్సరస్య పత్నేకాష్టకేతాగురాత్రిం వసతి సాక్షాదేవ సంవత్సరమారభ్యదేక్షంతార్తం వాదేతే సంవత్సరస్యాభిదేక్షంతేకాష్టకాయాం దేక్షంతేంతనామానావృతో భవతోభ్యస్తం వాదేతే సంవత్సరస్యాభిదేక్షంతేకాష్టకాయాం దేక్ష ేంతనామానామృతోర్ణమాసేక్షేరన్ముఖం వాసంవత్సరస్ ఫల్గొనే పూర్ణమాసోముఖదే సంవత్సరమారభ్యేక్షంతేతస్యైవ నిర్యాయత్సాంబేక్షేరన్ముఖం వాసంవత్సరస్చిత్రాపూర్ణమాసోముఖదే సంవత్సరమారభ్యేక్షంతేతశ్చ నగాజన నిర్యాభవతి చతురహే పునశ్చ పౌర్ణమాస్తిరం తేషామేకాష్టకాయ క్రేయ సంపద్యతే తేనేకాష్టకాన్న సంపత్కొర్వంతి తేషాం పూర్ణభక్షేత్యా సంపద్యతే పూర్ణభక్షం మాదా అభిజం పశ్యంతే పూర్ణభక్షముత్తిష్ఠంతి తానుత్తిష్ఠతమోషధజో వనస్పతయోనుత్తిష్ఠంతి తాన్ కళ్యాణీ కీర్తిరణోత్తిష్ఠత్తరాక్షురిమేణమేరాధ్వంతి సువర్గం వా ఏతే లోకయ్యంతి రే సత్రమయంతభీంధరేవ దీక్షాభిరాపానగ్రశ్రవయంత ఉపయద్భ్యద్వాభ్యాభ్యాంద్రద్వాభ్యాంసంద్వాభ్యామస్థిద్వాభ్యాం మజ్జానమాత్మలక్షిణం వై శ్రమాత్మానమేవ లక్షిణాన్యేత్రాసువర్గం లోకయ్యంతి శిఖాపుల ప్రవబంధరిద్యాధోదీరాగం దస్వర్గం లోకమయావేతి బ్రహ్మవాదినో వదంతది రాత్ర పరమో యజ్ఞూలాంగస్పాత్రం ప్రసంవరంతేరద్వాగ్రష్టామం ప్రసంవరంతమసోషిణమసాదరాత్రమోర్ణమేత్యోరుభేత్యకారాలభ్య పరిగ్యతోమేవైనత్యవంతారోతిష్టోమం ప్రసంవరంతి జ్యోతిష్టోమో వై స్తోమానా ముఖం ముఖదేవ స్తోమాన్ పరింతదేవేదగ్రస్తా విరాజమభిజం పద్యంతే వేద వర్గో వై లోకోజ్యోతిలోర్గ్విరాక్షువర్గమేవేదరంతి బ్రహ్మరామం భగత్తం పద్యతో రాజామీ